సుషుతం మధుమందం పయస్వందం వృష్టిమనిమింద్రాయ వృద్ధఘ్నగింద్రాయ వృత్రదుభగింద్రాయ ఘగింద్రాయ్యవదగింద్రాయ విశ్వదేవ్యావదేష్ాత్రస్థవృత్రదురాధోగోత్రేస్తాదేవేర్దేవత్రేమయ్యజ్ఞం ధత్తోపహూతా సోమస్ పిబతోపహూతోష్మాకం సోమపిబోమదిరారంతరిక్షేతేనాస్మై యజమానా జోదురాజా గృధ్యసిద్ధాత్రోషణే వేడో సతీ వేడదోర్జం దామోర్జం మేధత్తం మావాగం హిగం శిషం మామాహిగం శిష్టం ప్రాగపాగుతాస్వాదిశ ఆధామం త్వం వనిష్వరా యత్తే సోమాదాభ్యన్నామజాగ్రమితస్మై తే సోమ సోమాజ స్వాహా వాజస్పద జయపవస్వాచింద్రుషా విష్ణో అగుంశుభ్యాంగభస్తిపూతో దేవో దేవానా పవిత్రమశిలేషా భాగోసిభ్య స్వా స్వాంగతో శ్రీమధుమతే మహిషస్థి విశ్వేభ్యస్వేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్వాస్తోర్వంతరిక్షమన్విషి స్వాహా త్వా సుభవ సూర్యాయ దేవేభ్య స్వామరీషిభ్య దేశదేజోని ప్రాణాయ ఉపగామగృహేతంతర్యమవన్ పాహి సోమమురుష్యదాగస్తమిషోజస్వాందస్తామిద్యా పృథివీ అంతరుగ్వంతరిక్షగం సజోషా దేవైరవరై పరేష్యాంతర్జామే మఘవన్ వాదయస్వస్వాంగ్రతోషి మధుమతే నగిషస్కృతి విశ్వేభ్యస్వేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్వాష్టోర్భంతరిక్షమన్విహి స్వాహా సుభవ సూర్యాయ దేవేభ్య స్వామీజిభ్యదేశాయ ఆవాయో ఘోషశుచి పాపన సహస్రం దే నిగితో విశ్వబాధ ఉపోతే అంధో మధ్యమయామిషేపోర్భపేయం ఉపజామగృహేదోషి భాజభేంద్రవాయో ఇమే సుతా ఉభ ప్రజోభిరాగతమిందవో వా ముసంతి ఉపరామగృహేతోసేంద్రవాయుభ్యాషదోజోషాభ్యాం అయం వా మిత్రవరుణాసుత సోమరితావృథా మే దిహశ్రుతగుంభవం ఉపరామగృహేతోస మిత్రవరుణాభ్యాం వైషదోనిరితాయుభ్యాం మధుమత్యశ్వినా సోమృతామతి యజ్ఞం మిమిక్షతం ఉపజామగృహేతోస్యశ్విభ్యాషదేజో నిర్మాధ్వేభ్యాం ప్రాతరియుజౌ విముచ్యే క్షామశ్వినా వేహ గచ్చతం అస్య సోమస్య పీతలే ఉపజామగృహేతోస్యశ్విభ్యాషదేజో నిరశ్విభ్యాం అజం వేణశ్చోదయత్ృష్ణిగర్భా జ్యోజ్జలాజోరజసో విమానే ఇమమపాగం సంగమే సోరుజశిశుంద విప్రామతిభేరిహంది ఉపజామగృహేతో శిషండాయత్వైషదేజో నిర్భీరతాహం వాహి తం రత్నథా పూర్వథా విశ్వథేమథా జ్యేష్ఠతాదింబర్హిషతకం సువర్మిదం ప్రదేశేనం భృజనం దోహసే విజాసం జగందమనుజా సువర్ధసే ఉపజామగృహేతో సిమర్కాయ త్వైష తేజో నిఃప్రజాపాహి ఏ దేవాదివ్యేకాదశస్థ విజామధ్యేకాదశస్థాప్సుతోమహినైకాదశస్థదే దేవాయజ్ఞమివంతుషద్ధముపజామగృహేతోస్యాగ్రయణోసి స్వాగ్రయణోజిన్మయజ్ఞం జిన్మయజ్ఞపజమభిసమనాపాది విష్ణుస్వాం పాది విషంపం పాహేంద్రియేణైష దేవో నిర్విశ్వేభ్యస్వా దేవేభ్యః ంసత్రయస్ గణినో రుజంతో దివగం రుద్రా పృథివేం చ సచందే ఏకాదశాస అప్సృషద సుతగం సోమంజుషం దాగుం సమనాయ విశ్వే ఉమయాగ్రగణోసి స్వాగ్రగణో జిన్వయజ్ఞం జిన్వయజ్ఞపతిమభిసవనాపాహి విష్ణుస్వాంబాదివిశంబం బాహేంద్రిజేషతేజోర్విశ్వేభ్యస్వాదేవేభ్య ఉపజామగృహేతోసేంద్రాయ బృహద్వదేవస్వదముఖాయుభేగత్రయంద్ర బృహద్వదస్తస్మై విష్ణవేషదేజోజింద్రాయత్వాయుభే మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృదాయ జాతమగ్నిం కవిగం సమ్రాజమధు ఛంజనానామాసన్నాపాత్రం జనయం దేవా ఉపజామగృహేతోస్యగ్నరేత్వావైశ్వానరాజ ధ్రువోధ్రువక్షిత్రువాణ్రువనమోచ్యుతానామచ్యుతక్షిత్తమదేశతేజోనిరగ్నరేత్వావైశ్వానరాజ వధశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ సహస్య తపశ్చోపజామగృహేతోసి సగుం సర్పో సగుం హస్పత్యాయత్వా ఇంద్రాగ్ని ఆగతగం సుతంగేర్భర్ణ భౌమరేణ్యం అస్య పాదం సుజేషిత ఉపనామగృహేతోసేంద్రాగ్నిభ్యాన్ ద్వైతతేజోనిరింద్రాగ్నిభ్యాన్ త్వా ఓమాసశ్చర్షణే సృతో విశ్వే దేవాస ఆగత దాస్వాగుంసో దాశుష సుతం ఉపయామగృహేతోసి విశ్వేభ్యస్వాదేవేభ్యదేషతేజోనిర్విశ్వేభ్యస్వాదేవేభ్యరుత్వం తం వృషభం వాృషానమగవాలిం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవసేనోదనాయోగ్రగం సహోదామిహతగం భువేమ ఉపయామగృహేతోసీంద్రాయత్వామరుత్వదేషతేజోనిరింద్రాయత్వామరుత్వే ఇంద్రమరుత్వలిహ పాహి సౌమ్యసాధ్యాతే అభివస్తుతస్య తమ ప్రణేతే తమ షోడశం మన్నావివాసంది కమలస్సు ఉపజామగృహే దోషేంద్రాయత్వామరుత్వదేషతేజోనిరింద్రాయత్వామరుత్వే మరుత్వాగుం ఇంద్రవృషభోరణాయ విభాసోమమనుష్మథం మదాయ ఆశింజస్వజషదేవద్భోర్మింద్రగం రాజాసి ప్రతిమస్సుదానా ఉపజామగృహే దోషేంద్రాయత్వామరుత్వదేషతేజోనిరింద్రాయత్వామరుత్వే మహాగుం ఇంద్రోయ ఓజసా పర్జన్యో వృష్టిమాగుం ఇవ సోమైర్వత్సస్య వావృధే ఉపజామగృహే దోషి మహేంద్రాయత్వైషతేజోనిర్మహేంద్రాయత్వా మహాగుం ఇంద్రో నిర్మదాచర్షణి ప్రాముఖద్విపరిహ అమినస్సహోభి అస్మద్రియగ్వాజవీర్యాయోరపృథస్సుకృత కర్తృభ్యోర్ ఉపజామగృహే దోషి మహేంద్రాయత్వైషతేజోనిర్మహేంద్రాయత్వా కదాచనస్తరేర సినేంద్రసస్చసి దాసుషే ఉపోపేన్మముఖబంధోజగిన్ను దేదానం దేవస్య పృచ్యతే ఉపజామగృహేతోస్యాదిత్యేభ్యత్వా కదాచన ప్రయచ్చస్విభే నిపాసి జన్మని దురేదాదిత్య సవనం దయంద్రియమాదస్థాపమిదం దివి యజ్ఞో దేవానాం వృత్తేతి సుమ్నమాదిత్యా సోభవతామిడయంత ఆవోర్వాచే సుమతిర్భవృత్యాధిగంభోశ్చిద్యావలిభోమిత్తరాసత్ విభస్వాదిత్యైషదే సోమపేషస్తేన మందస్వతేన తృప్త్యతృప్త్యాస్మదే హయం తత్పజిదారోయా దివ్యావృష్టిస్తామి వామమద్య సవితర్వామముష్వో దివే దివే వామస్మభ్యగుంసామి వామస్భూరేజావామభాజస్యామ ఉపజామగృహే దోషి దేవాయత్వా సవిత్రే అదభ్యేభిస్తమిత పాలుభిష్పగం శివేభిరద్య పరిపాలి నోగయం హిరణ్యజిహ్వస్తు విదాయనంజసే రక్షామాజిర్ణో అషసగం సరే సదా ఉపజామగృహే దోషి దేవాయత్వా సవిత్రే హిరణ్యపాణిమోదే సవితాగముపహ్వయే సచేత్తా దేవతా పదం వరామగృహేతో దేవాజ్వాస విత్రే సుశర్మాసు సుప్రతిష్టానో బృహదుర్షే నమ దేశతేజో నిర్విశ్వేభ్యస్వాదేభ్య బృహస్పతి సుతస్వత ఇందో ఇంద్రియాపథ పత్నే వందం గ్రహం గ్రంథాన్యగ్నా పత్నేవా హరిజనోహర్యోస్థాద్రస్ భర్తాస్మేతాదస్కేదేవేష్టకజుషస్తుతస్తోమస్తోర్థస్థరివంతం గ్రహం గృహ్ణామి హరేర్థర్ధానాసహసోమాగంద్రాజస్వాహ ఆగ్నమాయోగం శిపవసా సువోర్జమిషంచన ఆరేవాసస్వదుత్సునా ఉపజామగృహేతోస్థాతేజస్పదేషేజో నిరగ్నజేస్పదేష్టన్నోజసా సహ హేద్వా శుక్రే అవేపజ సోమమింద్రశమో సుతం ఉపజామగృహేతోసేంద్రాజత్వౌజస్పదేషేజో నిరింద్రాజత్వౌజస్పదే అరణిర్విష్పదర్శతోజ్యోతిష్కృతూర్య విశ్వమాభాషిలోచనం ఉపజామగృహేతో శిశోర్జాయ్రాజస్వదేషేజో నిస్సోర్జాయ్రాజస్వతే ఆప్యాజస్వమరింతమసోమ విశ్వాభిరోతిభవానస్వ్రథస్తమ యేజుష్టేజే పూర్వసరామపశ్యుచ్చే భుష సంవత్యాస అస్మాభిరోను ప్రతిదక్ష్యా భూదోదేజం దిజే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మతేన్వాసాదజామి జ్యోతిష్కృతం ద్వాసాదజామి జ్యోతిర్విదం ద్వాసాదజామి భాస్వదేన్వాసాదజామి జ్వలంతేన్వాసాదజామి మల్మలాభవంతేన్వాసాదజామి దీప్యమానాన్వాసాదజామి దోషమానాన్వాసాదజామ్యజస్రాన్వాసాదజామి బృహజ్యోతిషన్వాసాదజామి బోధయంతేన్వాసాదజామి జాగ్రతేన్వాసాదజామి ప్రయాసాదస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వ చిత్తకం సంతానేన భవైలగ్నారుద్రంతనిం నాపశపదగ్గస్థోరహృదయేన హృదయేన రుద్రం లోహితేన సర్వం మతస్నాభ్యాం మహాదేవమంతఃపాశ్వేనౌషిష్ఠహనకం సింగేనికోశ్యాభ్యాం ఆదిష్టవ్రతహంద్రసంయుక్తా బ్రహ్మణా హరే ఉవాచేనగుంసుమనాగ్రావాగృణాదు భగ్నునా ఉపరామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజో నిరింద్రాజద్వాషోడశినే ఇంద్రమిద్ధరే వహతో ప్రతిధృష్టశమసమృషేణాం చస్తుదేరుపయజ్ఞం చ మానుషాణాం ఉపరామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజో నిరింద్రాజద్వాషోడశినే సోమయంద్రదేశవిష్ఠతృష్ణవాగహే ృజగంగస్మిపరామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజోరింద్రాజద్వాషోడశినే సర్వస్య ప్రతిశీవ దేభోమి స్వోపస్థాధిత శోణాస్మే సుఖదాభవయచ్చాస్మే శర్మ సప్రథాః ఉపజామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజోరింద్రాజద్వాషోడశినే మహాగుంద్రో వజ్రవాహుషోడశే సంవయచ్చతు స్వస్తినామఖవాకరో దహంతు పాత్మానియోస్మాన్ వేష్టి ఉపజామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజోరింద్రాజద్వాషోడశినే సదోషాయం దశగణామరుద్భిః సోమం పిమరుద్రహంశోర విద్వాన్ జహి శత్రోగం రమృధోనుదస్వాసాభయం గృణిహి విశ్వతో నః ఉపజామగృహే దోషేంద్రాజద్వాషోడశిన దేశదేజోరింద్రాజద్వాషోడశినే ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ ఋషే విశ్వాజసూర్యం చిత్రం దేవానాముదగాదనే కంచక్షరుణస్యాగ్నే పృథివే అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషస్ అగ్నేనగశుభసారాజే అస్మాని విశ్వాని దేవయజునాని విద్వాన్ ఇోధ్యస్మజ్జుహురాణమే నమ భోజస్థాంతే నమ ముక్తిం విధేమ దివం గచ్చసువపదరూపేణ వోరూపమధ్యేమిగసావయ సుసోమో విశ్వవేదా విభజతు వరిషిష్ఠే అధినాకే ఏదత్తే అగ్నేరాధైతి సోమచ్యుతంతం మిత్రస్య పథానగర్తస్య పథా ప్రేతకం ప్రదక్షిణాయజ్ఞస్య పథా సువితానగం దేర్బ్రాహ్మణమద్యరాధ్యాసమృషిమాజం విజృమంతం వైజృమద్యగం సుధాదక్షిణం విశువఃపశ్యవ్యంతరిక్షయ్యతస్వసరస్యైరస్మద్దాత్రాదేవత్రాగచ్చతమధమతే ప్రధాతారమాపి సదానవహాయాస్మాన్ భజానే నభేత సుకృతేతం నగ్గస్కృతం ధాతారాజస్సేతంజుషంతం ప్రజాపజన్యజపజన్నో అగ్ని అష్టా విష్ణు ప్రజరాసగం దాణో యజమానాయద్రవిణం దాతు సమేంద్రణో మనసానే శిగోభిస్తకం సోరభర్మఖవాన్ సర్గస్వస్త్యా సంబ్రహ్మణ దేవగతస్తి సందేవానాగుంసుమత్యాయజ్ఞయా సంవర్చసాపయ సా సంతనోభిరగన్మహిమనసాసగం శివేణ త్వష్టానో అద్రవరివ కృణోత్వనుపాష్టు తనుభోయద్వినిష్టం యద్యత్వా ప్రయతియజ్ఞే అస్మిన్నగ్నే హోదారమృణేమహేహ పృథగయా పృథగుతాశమిష్టా ప్రజానని యజ్ఞముపజాహి విద్వాన్ స్మగావో దేవాస్తమగం మయ ఆజగ్మసమేదం దుషాణా శివాగం సత్పరిపాగం సష్ట విశ్వేస్మే సప్తవసభో వసూని జానావహముసతో దేవదేవాన్ ప్రేరయస్మే అగ్నే సధస్థే వహమానాభరమాణా హమేకం శివసం ఖర్మం దివమాదిష్టతాను యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహైషతే యజ్ఞో యజ్ఞపదే సహసోగవాగస్ సువేర స్వాహా దేవాగాతుమిదో గాతుం విత్వా గాతుమిదమనసస్రజిమన్నో దేవదేవేషు యజ్ఞగ్ర స్వాహా వాజుస్వాహా వాతేభాః ఉరుగం హిరాజావరుణశకాలసోర్యాజపం సామన్వే తమాహు అమదే పాదాప్రతిఘాతమే కరుతాపభక్తాహృతజావిధశ్చిత్ శతం దే రాజన్ భిషజ సహస్రమువేకం భేదాసుమతిష్టే అస్తు బాధస్వద్వేషో నిరజం వరాదేష్మంచితే నః ప్రముగ్ధస్మత్ అభిష్ఠితో వరుణస్య పాశోగ్నేరనేకమప ఆవివేశ అపాన్నపాత్మభిరక్షన్న సురుజంతమేతమే సమిధం యక్ష్యగ్నే ప్రతిదే కృష్ణాఘతముచ్చరణ్యేక్షముద్రే హృదయమత్సంత సంవాపి సంతోషధే ఋతాపో యజ్ఞస్య త్వాయజ్ఞపదే హవిర్భిః సూక్తభాగే నమో భాగే విధేమాభిసనిజం గుణ నిజరులసినిజం గుణామదేవైర్దేవృతమేనో యాడపమధ్యేర్మధ్యకృతమురోదానో దేవృషస్వాహి సుమిత్రాన ఆపవోషధయ సంతు దుర్మిత్రాస్తస్మై భూయా సుర్యోస్మాన్ వేష్టిగం చ భయం విష్ణో దేవీరాపదేశభోగద్ధస్తం వస్తు ప్రేతకం సుభృతమగర్మ దేవేషు నః సుకృతో బ్రూతా వరుణస్య పాశ ప్రత్యస్తో వరుణస్య పాశజేథోషేమహి సమిదసి తేజోసి తేజోమయిషపో అన్వచారి షగుమృతేన సమసృక్ష్మహే మజరస్వాగుం అగ్న ఆగమంతం భాసగం సృజవర్చసస్వా హృదాఘేరుమన్యమానో మధ్యం మర్జోజోహవేమి జాతవేదో యశో అస్మాసుఖే ప్రజాభిరగ్నే అమృతత్తమస్యా యస్మై త్వగం సుకృతే జాతవేదవు లోకమగ్నే గృణవస్యోనం అశ్వినగం సపుత్రిణం భేదవంతం గోమంతకం రజిన్నసతే స్వస్తి సుపుత్రశవసో వృత్రం కామకాదయ నాంద్రాతిరిచ్యతే ముక్థముక్థే సోమీంద్రం మమాదనీఖే నీచే మృతవానగం సుతాస యేగం సమాధ పితరన్నపుత్రస్తమానదక్షా అవసేహవంతే నాగ్నేరసే నేతసా జాతవేదో విరోచసే రక్షోహామే భచాతన అపో అన్వచారిషగం రసేన సమసృక్ష్మహి పయస్వాగం అగ్న ఆగమంతం మాసగం సృజవర్చస వసువసుపతి కమస్యగ్నే విధావసు శ్యామతే సుమతామపి స్వామగ్నే వసుపతిం వసూనామభిప్రమందే అధ్వరేషు రాజన్ త్వజా వాజం వా జగంతో జలే మాభిశ్యామవృత్సుతేర్మజ్జానా స్వామగ్నే వాజసాతమం విప్రావర్ధం సుష్ఠుతం సనోరాస్వ సువీర్యం అయం నో అగ్నిర్వరివృణోత్వం వృధ పురజయతు ప్రభిందన్ అయగం శత్రుషాణోయం వాజం జయతు వాజసాధౌ అగ్నినాగ్నిష్టమిధ్వతే కవిర్ద్విహపతి సవ్యవాజ్జుహ్వాస్య త్వగ్రిజ్యగ్నే అగ్నినా విప్రో విప్రేణసాన్ సఖా సఖ్యా సమిధ్యసే ఉదగ్నే సుతజస్తవ విజ్యోతిష దేవాసురా సంయత్త ఆసంతే దేవాజముపయంతోగ్నౌ వామం వసు సంయదధతేదమునో భవిష్యతిదధ్యకామయతేనామత్తేవాజిత్యాదుక్షమానా అన్వాజం తదశ్చసహసాదిత్సందసోరో దేవ్యదరోద్రుద్రస్య రుద్రత్వ్యదశ్రవసీగతత్రగతమిరణ్యమభవత్తస్మాద్రదగం హిరణ్యమలక్షణ్యమస్వజగం హిజో బలిషితాది పురాస్త సంవత్సరాద్విహేరుదం విదస్మాద్బలిషితం సోగ్నిరవ్రవేత్ధాన్యథాన్యథవహిదమిజ పునరాధేయం తేజేవలమిత్యబ్రువన్ రథవత్సరు సయత్యబ్రవేజ్యోమద్వేభత్యమగ్నిపాదథాదితం భూషాధత్తదేన భూషాధ్నాత్తస్మాత్వష్మా పశవవత్స్యం ేతం ష్టాధత్తేష్టాధ్యాత్తస్మాష్టాపశవచ్చ్యం దేదం మనురాధత్తేన మనురాధ్యాత్తస్మాన్మానవ్య ప్రజాముచ్యం దేదం ధాతాధత్తేన ధాతాధ్వాత్ సంవత్సరో వై ధాతాదస్మాత్ సంవత్సరం ప్రజా పశవో న ప్రజాగం దేజ దేవం పునరాధేయస్యర్థిం మే దధ్నాత్యేవయో ం వంధుతాంగబంధుమాన్ భవతి భాగభేదం వా అగ్నిగాహితమాన ప్రజాంబుజోజమాన స్వద్రావద్వా పునరాదేద భాగభేదేమైనగుంసమర్థాంతిరేవాస్తా పునర్వస్వరాదేదైతద్వై పునరాధేయస్య నక్షత్రయ పునర్వసో స్వాయామేవైనం దేవతాయామాధాయ బ్రహ్మవర్చసే భవతి ైరాదధాత్యజామద్వాదర్భైరాదధాత్యభ్యజమై నమోషేభ్యో వరుద్ధ్యాధత్తే పంచకపాలః పురోడాసో భవతి పంచపాదతమరుజుభ్యజమై నమ వరుద్ధ్యాధత్తే ఆవాదేషయజ్ఞం వశో నవపతిజోగ్నిమద్వాసగతే పంచకపాలః పురోణాశ భవతి పాంగోయజ్ఞః పాంగాః పశవోయజ్ఞమేవ పశోనవరుంధే వీరహావాదేషదేవానాంజోగ్నిమద్వాసగతే నవవేదస్య బ్రాహ్మణారితాయవః పురాణమక్షన్ పంచోయాజ్యానువాక్యా భవంతి పాంగోయజ్ఞః పాంగః పురుషో దేవానేవ వీరణ్య వదాయాగ్నిం పునరాధత్తే సదాక్షరా భవంతి సదాపురుషస్వేంద్రియాయుష్యేంద్రియే ప్రతిక్షదిగద్వా అగ్నిరాహితో నభ్యతే జ్యాజో భాగజగన్ని కామయమానో యదాగ్నేయకం సర్వం భవతి సైవాస్యర్థిస్సంవాదేనస్య గృహే మాక్షుజ్యతేజోగ్నిమద్వాసగతే సవాచకం సగం సృష్టాన్యజమానయేశ్వరోనుపరాభవయోర్విభక్తజో భవంతి వాచో విధత్తే యజమానస్యాపరాభావాన విభక్తిం కరోతి బ్రహ్మైవ తదకరు పాగుం సుజతి కథా వామం వసు విజానో గోహరి ృతృతాహావామం వసు వివిధాన ప్రకాశం జిగమిషతి తాతృగేవద్విభక్తిముక్వా ప్రజాణ మహత్కరాగతనాదేవనై జగజమానో వై పురోడాశ పశవేతే ఆహుతేజిత పురోడాశమేతే ఆహుతేజుహో దిగజమానమేవోభయత పశుభిః పరిగృహ్ణాది హృదయజస్తంభత సంభార విద్యాహర్ణ సంభృత్యా సంభార కర్తవ్యమిత్యసౌ ఖలు సంభ్యా సంభారా కర్తవ్యంగజరుజ్ఞ సమృద్ధే పునర్నిష్కృతో రథో దక్షిణా పునరచ్చోదంబరపునరచ్చుష్టో నద్వాన్ పునరాధేజస్ సమృద్ధే సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వాలిత్యగ్నిహోత్రం జహోదయత్రయత్రైవాస్యన్యక్కందతదేవై నమవరుంధే వీరహావాదేహ దేవానాంజోగ్నిమద్వాసగదేదస్య వర్ణదేవర్ణయాదాహాగ్నివారుణమేకాదశకపాలమనర్మపేద్యం చైవహం దిగశ్చాహాస్యర్ణయాత్తౌ భాగభేదేన ప్రేణాదినాక్షతి గజమానః భౌమిర్భౌమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపశ్చేదేవ్యదిదేగ్నిమన్నాదమన్నాద్యాజాదసే భాయంగో కృష్ణిరక్రమే దశనం మాతరం పునః పితరం చ ప్రజన్ సువః నిగుంశ్రద్ధామవిరాజతి వాక్పతంగాయ శిశ్రియే ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యం దశ్చరతి లోచనా యక్షం మహిషస్సువః యత్వా క్రుద్ధః పరోపమన్యునాయదవత్యా సుకల్పమగ్నే దత్తమస్వద్దీపజామసి యత్తే మన్యుపలోప్తస్య పృథివేమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవావసవస్య సమాభరన్ మనో జ్యోతిర్జుషదామాజ్యం యచ్ఛిన్నై యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుదా విమన్నో విశ్వే దేవాదిహమాజగంతా సప్తతే అగ్నే సమిధ సప్త జిక్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్తహోత్రా సప్త ధాత్వాగజంది సప్తజో నీరావృణస్వాఘతేన పునరోర్జా నివర్త పునరగ్న జిషాయుషా పునర్నహి విశ్వద సహరైజా నివర్త స్వాగ్నే పింబస్వధారయా విశ్వశ్రియా విశ్వతస్పరే ఏకస్థలేకస్సులేకస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతుకేతస్సుకేతస్సుకేతస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతుమివ స్వాగుం అతిదర్దేవజోతిస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతు భోగిర్భోమ్నాద్యోర్వరిణేత్యాహాశిషైవై నమాధత్తే సత్వా వైదీర్యం సోమన్యంత సరేతంగ సర్మేరస్తాద్రవేజో మంత్రమపశ్యత్తతో వైతే శీర్ణాస్తనూరపాఘ్యత సర్పరాజ్ఞాభ్యర్గాయపథ్యమాదధాని పునర్నవమేవైనమజరం కృత్వా ధత్తే సోభూతమేవ పృథివీ మన్నాజన్నోపానమక్షయితం మంత్రమపశ్యత్తతో వేదా ర్పరాజ్ఞాభ్యర్గాహమ్యమాదధాన్నాస్యావరుధ్యాసో అస్యామేనం ప్రతిష్టమాధత్తేజ్వాధపరోమేత్యాహమన్హతదేవాస్మేత పునస్వోన్నేపజామసేత్యాహ సమింధదేవైనయ్యే మన్యుపరోక్తస్యేత్యాహ దేవతాభిరేవైనగుం సంభరతి వివారేణస్య జగ్నిశ్చిద్యతేజో ద్వాసగతే బృహస్పతిమత్యర్చోపతిష్టతే బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణే యజ్ఞం సందధాదివిచ్ఛిన్నై యజ్ఞం సంసందధాద్విద్యాహ సందత్యై విశ్వే దేవాదిహమాదయం దామిద్యాహ సందత్యైవ యజ్ఞం దేవేభ్యోనుదిశతి సప్తతే అగ్నే సప్తదిహ సప్త సప్తమే సప్తథాగ్నే ప్రియాస్తనుమస్తా ఏవరుంధే పునరోర్జా సహ దయ్యేత్రమిదపులోడా సమాహుతేజో దిగజమానమేవోర్జాచరయ్యాచో భయతః పరిగృహ్ణాత్యాదిత్యా వా అస్మాల్లోకాగమాగంతేమస్మిన్ లోకే వ్యదృశ్యంతరిమం లోకం పునరభ్యవేత్యాగ్నిమాధాధీతాని హోమానది భవస్తాహ్నువంతే సువర్గం లోకమాగమిజః పరాధీనం పునరాధేజాదగ్నిమాదధే దశజేతాని హోమాంజుహుయాద్యామేవాదిత్యాధ్వమార్ధ్వమంతామేవధ్నోతి ప్రయంతో అధ్వరం మంత్రం బోధేమాగ్నే ఆరే అస్మై చ శృణ్వతే అస్య ప్రత్నామనుద్యుతకం శుక్రం దుఃఖే అక్షర పయసహస్రసామృషిన్ అగ్నిర్మోర్ధాదివక్కగుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సచిన్వతి అయమిహ ప్రథమోధాగాదృభిజో దాటిష్టో అధ్వరే శ్రీవ్య ప్రవాణోగవో విదృచుర్వనేషు చిత్రం విభువం విశే విశే ఉభావామింద్రాగ్ని ఆహువద్భ్యాభారాధ సహమాదయుద్ధ్యై ఉభాదాతారా విశాగం రజేనాముభావాజస్ సాతజేహువేవా అయం తేజో నిజలిత్రిజోజతో జాతో అలోదథాన్నగ్న ఆరోహాథానోమధ్వజాదయం సర్ణాయోగం శివవస ఆశవోర్జమిషంచన భారే బాధస్వదుచ్చునా అగ్నేపవస్వస్వప అస్మే వద్దీర్యం దోషకం రజం మజే అగ్నేపావక రోచిషా మంద్రజా దేవ జిహ్మజా ఆ దేవాని వక్షిజక్షి సనఃపావకే దివోగ్నే దేవాగం విహావః ఉపయజ్ఞకం హవిశ్చన అగ్నిశుచవ్రతమశుచర్విప్రశుచి కవి శుచేరోషదాహుత ఉదగ్నేశుచస్తవ శుక్రాభ్రాజం దీరతే తవ జ్యోతిగుష్యత్సయ ఆయుర్జా అగ్నేశ్యాజుర్మే దేహి వత్సోదా అగ్నేసి వత్సో మే దేహి తనూపా అగ్నేసి జన్మం మే బాహ్యగ్నే జన్మే తనువా బూనం తన్మహాపృణచిత్రావసో స్వస్తితే పారమశీజయంధానాశ్వాసతగం హిమాద్యుమంతః సమిధేమహి వయస్వందో వయస్కృతం యశస్వందో యశస్కృతకం సువీరాసో అదాభ్యం అగ్నే సపత్నదంభనం వరిశిష్ఠే అధినాగే సంతమగ్నే సోర్జస్య వర్చసాగథాస్మృషేణాగస్తుతేన సంవిజేన ధామ్నా త్వమగ్నే సూర్యవర్చా అసి సంమామాజుషా వర్చసా ప్రజయా సుజా సంవశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవే సర్వా భవంతు నో గృహే అంభస్థాంభో భక్షేజమహస్తమహోభక్షేజ సహస్తమహోవో భక్షేజోర్జస్థోర్జం వో భక్షేజరేవేనమధ్వమస్మిన్ లోకేస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ జోనామిహైవస్తేతో భావగాత భక్వేర్మే భూజాస్తదగం హిత విశ్వరూపే రామోర్జా విశాఖౌ పత్రేణారాజస్పోషేణ సహస్రపోషం వః పుష్యా సంమయి భో రాజశ్రయం ఉపరత్నాగ్నే దివే దివే దోషావస్తర్ధ్యా వయమ్ నమోఫరం దేమసి రాజంతమధ్వరాణాం గోపామితస్థితి దివిం వర్ధమానగ్స్వేదమే సనఃపిదేవ సూనవేగ్నే సోపాయనో భవ సరస్వానస్వస్తదే అగ్నే త్వన్నో అంతమః ఉదత్రాతా శివో భవవరోచ్యః సంపాసో తిష్టతే దివ సుమ్నాయ నూనమేమహే సఖిభ్య వసురగ్నిర్వసుశ్రవా అనక్షుద్యుమత్తమోరయిందా ఊర్జావ పశ్యామ్యోర్జామా పశ్యత రాజస్పోషేణ వః పశ్యామి రాజస్పోషేణ పశ్యతే నారాస్థమసుకృతస్యో నామాపిశతే రామదః సహస్రపోషం వః పుష్యా సంవరిపో రాజశ్రయంత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజాజో నః ప్రచోదయాత్ సోమాహగ్రస్వరణం గృణహి బ్రహ్మణస్పతే కక్షేమం దైవ ఔషజం కదాచనస్తరేర సినేంద్రసస్యసి దాసుషే ఉపోపేన్నమఖమన్ భోజయన్ను తేదానం దేవస్య పృచ్యతే పయత్వాగ్నేపురం భజం విప్రగుం సహస్య ధీమహి ధృషద్వర్ణం దివే దివే ధేత్తారంభం గురావదః అగ్నే గృహపదే సుగృహపతిరహం ప్రజా గృహపదినా భోజాతకం సుగృహపతిర్మజాత్వం గృహపదినా భోజాశతకం హిమాస్తామాశమాసా సేతం తమే జ్యోతిష్మతే తామాశమాసా సేవష్మే జ్యోతిష్మతే అయజ్ఞో వాజేషజో సామోపప్రయంతో అద్భరమిత్యాహ స్తోమమేవాస్మైమక్యుపేత్యాహ ప్రజామే పశవ ఉపేమం లోకం ప్రజామేవ పశోమిమం లోకముపైహేత్యస్య ప్రత్నామనుజ్జనమిత్యాహ సువర్గో వై లోక ప్రత్న సువర్గమేవ లోకగం సమారోహత్యగ్నిర్మూర్ధాదివ కగుదిత్యాహ మూర్ధానమేవైనగం సమానానాంకరోద్యథో దేవలోకా మనశ్చ లోకే ప్రతినిష్టత్నయ విహ ప్రథమోధారి ధాతృభిరిత్యాహ్యమేవేనంకరోత్తు భావామింద్రాగ్ని ఆహువధ్యాదిత్యాహౌ జోబలమేవాపరుం ధ్యేయం తేజోనేరిత్విధజిత్యాహ పశవో వైరజిత్ పశూనేవాపరుం ధేషద్భిరుపతిష్టదే షడ్వారితపరిదుష్వేవారతిష్టది షడ్భిరుత్తరాభిరుపతిష్టదే ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర దేవ ప్రతిష్టతి యథా వై పురుషోర్జేర్యమగ్నిరాహితోర్యతి సంవత్సరస్య పరస్తాదాగ్నిపావమానేభిరుపతిష్టతే పునర్నవమే వైనమజరంగభోర్గో పునాదేవోపతిష్టతే లోకదేవాశేష ఉపతిష్టతే రమదేవాశేష ఉపతిష్టతే జాస్మైవాశేషోపతిష్టతే తథా పాపీయాంశేష ఆహృత్య నమస్యతి రాజుగేవ తదా అగ్నేశాదుర్మే దేహేత్యాహాద్యాచేషవచ్చోద అగ్నేశివచ్చో మే దేహేత్యాహవచ్చోదాచేషతనూపా అగ్నేశి ధనుపం మే మాహేత్యాహ తనూపాశేషోజన్మే ధనువా బోనం తన్మహాభృణేత్యాహ జన్మే ప్రజాయోనాబోనం తన్మహాపోరజే దివామే తదాహ చిత్రావసో స్వస్తి పారమశీలేత్యాహరాధ్యై చిత్రావసరవృజుష్ైవాదస్యే గురాబ్రాహ్మణా అభయ సర్వృష్టిమేవాంధరింధానా స్వా శతగం హిమాదిత్యాహ సదాజుఃపురుషస్వతేంద్రియాజుష్యేంద్రియే ప్రతిష్టత్యేషా వై సూర్మే కర్మకావత్యేతజాహ స్మ వై దేవా అసురాణాగం శతతరుహాగిత్రిజోహం నిజదేతజా సమిధమాదధారివజ్రమే ేదక్షదగ్నేజమాఘోభ్యాతుయాజప్రహరతిస్రజ్యా అశంబట్కాదకం సంతమగ్నే సూర్యస్య వర్చసా గ్యాహైతమసేదమహం భోజాగమిదా హమగ్నే సూర్యవర్చాహేత్యాహాశిషమే వేదామాశాస్తే సంపశ్యామి ప్రజా అహమిత్యాహజావంత దేవగ్రామ్యా పశవస్తానేవాపరుంధేంభస్థాంభోభక్షేజేభ్యాహంభోక్ష్యేదామహస్థమహోభక్షేజేభ్యాహమహోక్ష్యేదాస్వహస్థసహోభక్షేజేభ్యాహదోర్జస్థోర్జం వోభక్షేజేభ్యాహోర్జోక్ష్యేదారేవేన మధ్యమిత్యాహ పశవో వై రేవే పశునేవా మందమయత ఇహైవస్తేతో వాపగాతేత్యాహ ధ్రువా ఏవేనాపగాచిద్వా అన్యోహాశుచిదన్యస్తాశ్వరూపేది వత్సమభిమృశత్యుపైవైనం ధత్తే పశుచితమేనం గురుదే ప్రవాయేషోస్మాల్లోకాశ్యపదేయ ఆహవనీయముపతిష్టతే గాలిహపద్యముపతిష్టతేస్మిన్నేవ లోకే ప్రతిష్టతో గాలిహపత్యాదేవ నింధతే గాయత్రేభిర్వతిష్టతే తేజో వై గాయత్రీ తేజ దేవాత్మన్ ధత్తే సోజతేతం నిజమన్వాసందత్రీ గాలిహపత్యం వానోద్విపాదో వీరా ప్రజాజం తేజ ఏం విద్వాన్ దివదాభిర్గాలిహపత్యముపతిష్టత ఆస్య వీరోజాయత పూర్జావ పశ్యాన్యోర్జాపశ్యదేత్యాహశతమేతామాశాస్తేక్షణ్యమిత్యాహ ప్రసోరోచ్యై సోమానగ్రస్మరణమిత్యాహ సోమపేషమేవారుంధే గృణే బ్రహ్మణస్పథ ఇత్యాహ బ్రహ్మవర్చసమేవారుంధే కదాచనస్తరే రసేత్యాహనస్తరే గుంధాత్రిం వసతి దేవం విద్వానగ్నముపతిష్టతే పరిత్రాణ్యే పురం పరిమిత్యాహ పరిధిమే వేదం పరిణాస్కంధాయాగ్నేగృహపథిత్యాహయసాయేతం హిమాత్యాహ శతం ద్వాహేముంకాదివా వేదాహ పుత్రస్య నామ గృహాన్నాదమే వైదం కరోదితామాశిషమాశాఖేతం దే జ్యోతిష్మదేమితి బ్రోజాద్య పుత్రో జాతస్ బ్రహ్మవర్చసే పుత్రో జాయతే తామాశిషమాశాసేమస్మై జ్యోతిష్మదేమితి బ్రోజాద్య పుత్రో జాత సేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి అగ్నిహోత్రం జుహోజిగదేవకిం సయజమానస్యస్వందస్యైవ తద్రేతస్యంచదిల్లజననే ప్రజననగుంహి వా అగ్నిరసౌషధీరం జగదాదహజితాస్తథో భోజసే ప్రజాయం తేజచ్ఛాయం జుహోజిహేకదేవ తచ్చించది ప్రైవ ప్రాతస్తనేన జనయతి తద్రేతస్సిక్తం నత్వష్ట్రావికృతం ప్రజాయ తేజాభక్షో వైరేతసస్సిక్తస్య త్వష్టారూపాణి కరోతి తాభక్షో వై ప్రజాయత దేశ వైదైవ్యస్పష్టాయోజతేతస దేవసిక్తస్య రూపాణి వికలాది సప్రైవ జాయతేష్వూజాన్భవతి ఏం విద్వానగ్నిముపతిష్టతే హేవానామాసేద్రాద్రిరసురాణాన్ విత్తం వే ద్రుమాసేత్యేన సహ రాత్రిం ప్రాసంతే దేవాహీణ ప్రశవహిమేవాగ్నిగ్రస్తవాసనస్పృత పశోన్ పునర్గాస్తు సలేభ్యస్తు రాత్రిభ్యపశోన్యాభ్యేవాశోన్ విద్వాగం అకర్వదేవం విద్వానగ్నిముపతిష్టతే సుమాన్ భవత్యాదిత్యో వా అస్మాల్లోకాధమల్లోకమై సోమన్ లోకం గత్వాం లోకమభ్యధ్యాయత్సలిమం లోకమాగత్య మృత్యోర విభేన్ మృత్యు సంయుతయం లోకస్థోమన్యతేమేవాగ్రస్తవాని సమాస్తుతస్సు భర్గం లోకం గమయిష్యతి సోగ్నిమస్తౌస్తుతస్సు భర్గం లోకమగమయద్దేవం విద్వానగ్నిమతిష్టతే సుభర్గమేవ లోకమే సర్వమాజురేభ్యభివాదేశోగ్ని ఆరోహజుజనముపతిష్టతే ఖల్వాహుశిషేవైకైమానోజతమిత్యేషా ఖలు వాహిదాగ్నే రాశేర్యథగ్నిముప తిష్టతే తస్మాదుపస్థేజ ప్రజాపతి పశూన సృజతే సృష్టాహోరాత్రేణి సందాఛందోభిరంగవిందద్యందోభిరుపతిష్టతే స్వమేవ తదన్విచ్చతి న తక్రామ్యస్తేత్యాహృజోహరహరుపతిష్టతేజో వా అగ్నిం ప్రత్యంగుపతిష్టతే ప్రత్యేకమోషధియ పరాని విష్ం ప్రజయా పశుభిరేకమాచల్యంగిలోపతిష్టే ధనైనం ప్రత్యోషదిన విష్ం ప్రజయా పశుభిరేతి మమ నామ ప్రథమం జాతవేద పితా మాతా చ దధతుర్యదగ్రే తత్వం విభ్రే పునరామదైతోస్తవాహం నామ విభరాణ్యగ్నే మమ నామ తవ చ జాతవేదో మాసశ్రీమ విపసా నౌజే శరావహ ఆయుషేత్వం జీవసే భయథాయుషం విపరితావహే పునస్తే నమాగ్నదే ప్రతిబిద్ధాయ నమో నాధిష్టాయ నమః సమ్రాజే అశ్వాధో అగ్నిర్బృహద్వజా విశ్వజిత్ సహం శ్రేష్ఠో గంధర్వ ప్రప్యుదానో అగ్నే దేవాస్త్వామాహుతస్త్వద్విభాషనా సంమామాలిషాసంగౌ భక్తేన సుఖితే మాధాః అయమగ్నిశ్రేష్ఠతమోజం భగవత్తమోజగం సహస్రసాతమః అస్మాస్తు సువీర్యం మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్న యజ్ఞకం సమివం దధాతు యా ఇష్టా పుషసో నిమృతశ్చతాస్తం దధామి హవిషా ఘృతేన పయస్వతేరోషధ పయస్వద్భేరుధాం పయ అవాం పయసో యత్పజస్తే నమామిం రసగం సృజ అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి దక్షకేగం తన్మేరాధ్యత అగ్నిగం హోదారమిహతగం భువే దేవాహజానమే ఆయమ్ తు దేవా సుమనశ్యమానాభుజం తు దేవా హవిషో మే అస్ కస్మాజునక్తి సత్వాజునక్తుజాని ఘర్మే కపాలాన్యపచిన్వంతి మేధస ఓష్ణస్థాన్యవిభ్రతయంద్రవాజో విముంచతా అభిన్నో ధర్మో జీరదాత్తస్తన్ పునః యుద్ధోేది పరిసయస్తే యజ్ఞాసంచరంతి త్రయస్తం సప్తంత భోజేమి తత్నిరేజిమైజ్ఞస్వసజాదంతేషాన్నం ప్రత్యేతామి స్వాహ ధర్మో దేవాగం అప్యేకు వైశ్వానరోన భూత్యా ప్రజాతు పరావత అగ్నిరుక్షేన వాహస ఋతావానం వైశ్వానరమృతస్ జ్యోతిషస్పతి అజస్రం ఘర్మమేమహే వైశ్వానరస్త ప్రగుంసనాభ్యో బృహదరిణాలేకస్వస్యజా కవి ఉభాపితరా మహజన్న జాయతాగ్నిర్జావాసిమే భూయదేతసా పృష్టో దివి పృష్టో అగ్నిపృథివ్యాం పృష్టో విశ్వాపోషధీరా వివేశ వైశ్వానరస్ సహసా పృష్టో అగ్నిస్ నోనివాసరిడప్పాదునక్తం జాతో జరగ్నే భువనావ్యక్ష పశున్న గోపాయర్జపరిజ్మా వైశ్వానర బ్రహ్మణే విందగాతుల్యోజం పాదస్వస్తిభిస్తదానః కమగ్నే శోషిషాశోసు జాన ఆరోజసీ అమృణాజాయమాన దేవాగం అభిశస్త్రేణముంచో వైశ్వానర జాతవేదో మహిత్వా అస్మాకమగ్నే మఘవత్సుధారజామి క్షత్రమజలకం సువీర్యం వయం జయమ శనకం సహస్రణం వైశ్వానరవాజమగ్నే తోజి వైశ్వానరస్ సుమతో శ్యామరాజాహికం భువనామభిష్యే యో జాతో విశ్వమిదం విదష్టే వైశ్వానరోజతే సూర్యేణ అవదేహేణో వరుణ నమోభిరవయజ్ఞేభిమహే అవిద్భిః క్షయన్నస్మభ్యమసుర ప్రచయోరాజన్యేనాగం శిశుశ్రథ కృతాని పురుత్తమం వరుణవాసమస్మదవాసమం విమధ్యమగ్నిశ్రథాయ అథాజమాదిత్యవ్రతేనవానాగసో అలిదేస్యామ నశిగ్రావృణో అకారిషం జిష్ణోరశ్వస్ వాజిన సురభిలో ముఖాగరతృణ ఆయోగుంషితారిషత్ ఆదశిగ్రాశ్రవసా పంచకృష్టే సోజలి వజ్యోతిషాపస్తాన సహస్రశాశ్వతసాజ్యర్వాణక్కుమద్భాసమివాచాగుంసి అగ్నిర్మోర్ధా భువ మరుతో యద్ధవో దివస్సుం నాయంతో హవామహే ఆదో నముపగంధన యావశ్శర్మసి సమానాయ సంతి ప్రధాతోని దాసుషే రక్షతాభి అస్మభ్యం తాని మరుతో విజంతభిన్నోధప్తమృషణ సువీరం అదితిర్నవరుష్యత్వది శర్మ రక్షతో అదితిపాత్మగంహస మహేమోషు పాతరగం సోమ్రతానామృతస్యవద్వేమవధేహువేమ త్రిక్షత్రామచరం దేమ రోచేగం సుశర్మాణమదిజగం సుప్రణీతిం సుత్రామాణం రచవేంద్యామనేహసగం సుశర్మాణమదిజగం సుప్రణీతిం దైవేన్నావగ్రస్వరిత్రామనాగసమశ్రమంతే మారుహేమా స్వస్తయే ఇమాగం సునారమారుహగం సదారిత్రాగం సదస్థ్యాం అర్చద్రాం పారజిష్ణుం ఓం సంతాసం చామినజుషా ప్రజామాయుద్ధనం చ బృహస్పతి ప్రసోదో విరమానజిహమానిషత్ ఆజ్రమసి సత్యమసి సత్యస్యాధ్యక్షమసి హవిరసి లైష్కానరం వైష్దశస్మగం సత్యౌజా సహసి సహమానమసి సహస్వారా సహస్వారాజేజనస్సహస్వృతనాస్సహస్వృతన్యత సహస్రమేరుజమసి తన్మాజిన్వాజ్యస్యాజ్యమసి సత్యస్య సత్యమసి సత్యాయుడసి సత్యషష్మమసి సత్యేన ద్వాభిఖారయామితస్య తే భక్షేరపంచానాం ద్వావాదానాయ్యంద్రాయధత్రాయగృహ్ణామి పంచానాం త్వత్తూనాయ్యంద్రాయధత్రాయగృహ్ణామి పంచానాం త్వాదిశాయ్యంద్రాయధత్రాయగృహ్ణామి పంచానాం త్వాపంచజనానాయ్యంద్రాయధత్రాయగృహ్ణామి ంద్రాయభద్రాజగృహామి బ్రహ్మణస్వాతేజసేంద్రాయభద్రాజగృహామి క్షత్రస్యత్వౌజసేంద్రాయభద్రాజగృహామి విషయత్వాయంద్రాయభద్రాజగృహామి సువేర్జాయత్వాగృహామి శుక్రజాస్వాగత్వాగృహామి రాజస్వోషాదత్వాగృహామి బ్రహ్మవర్తసాదత్వాగృహామి భోరస్మాకగం హవిర్దేవానామాశిషోజమానస్య దేవానా ృామి కామాయద్వాగృహామి ధ్రువాశ్రువాహకంస జాతేషు భోజా సంధేరస్చేత్తాపసిగ్రోహకంస జాతేషు భోజా సముగ్రశ్చేత్తాపసిభోరస్చోరాహంసజాభోస్చేత్తాపసిద్యునజ్మిత్వా బ్రహ్మణాదైవ్యేన హృజాస్మై వోషవే జాతవేద ఇంధానాస్వాసు ప్రజస సువేరాజ్యోజ్యేమ పరిహృతో భయంతే జన్మే అగ్నే అస్యజ్ఞశ్వాద్యద్వాస్కంధారాజ్యోత విష్ణో తేన హన్మి సమత్నం దుర్మరాజుమైనం దామి నిరత్యా ఉపస్థే భోర్భవస్సు మరుక్షుష్మో అగ్నే యజమానాదేజని సుష్మో అభిలాసతే అగ్నేమన్విధమంద్రశిష్వామత్యేహోధర్మోర్ధన్నాదిఘర్మి రాజస్పోషాజుర్రాజసువేర్యాజమనోశిలాజాపత్యం మనసా మా భూతేనాపి శవాగస్వైంద్రే సమత్నక్షయణే భాచా మేంద్రియేణాపి శమసంతమృతోనాేణామి సమాహ ప్రేత ప్రేణాదు గ్రేష్మమృతూనాం ప్రేణామి సమాహ ప్రేత ప్రేణాదు పరిషాదు భోజాసమిందాగ్నిజోరహం దేవ యజ్జేంద్రిజావ్యన్నాదో భోజాసమింద్రస్యాహం దేవ యజ్జేంద్రిజావే భోజాసం మహేంద్రస్యాహం దేవ యజ్జేమానం మహిమానంగమేదమగ్నేష్టకృతోహం దేవ యజ్జుష్మాన ప్రతిష్టాంగమేదం అగ్నిర్మాదురిష్టాత్వాదశమితాఘషకం సాద్యో మేంది దూరేరాదీయసితమేతేన చేష్టకం సులోపవర్షవర్మదే సేవాన్ భద్రాన్ దుర్యాగం అభ్యేహి మామనో ప్రధాన్యశీర్షాణి దృఢమిడలేష్యది దలేహి సరస్వత్యేహిరంతిరతిరమదిరది చోరసి దుష్టిం దేశీయోపహోద ఉపహవంతే శీఘ్రామే భోజాదరేణ దామన సాగచ్చోదివోదివ్యోదివ్యోదివ్యోదేవాగుంభ్యేస్మాస్ంద్రగింద్రియం దాస్మాన్రాయ ఉత జిజ్ఞాస్తాస్మాసుమాసిహస్తానః జుషతామాజ్యం విచ్ఛిన్నై యజ్ఞగోసమిమం దధాతు బృహస్పతిస్తనుతామిమన్నో విశ్వే దేవాదిహవాదయంతా బ్రహ్మబింబస్పదతో మేమాక్షాదిగుర్భతో మేమోపనసత్ప్రజాపతేర్భాగోస్యోర్జస్వాన్ పయస్వాన్ ప్రాణాపానౌ మే బాహితమానౌ మే పాశ్యుదానౌ ధ్యానౌ మే పాశ్యక్షితోస్తక్షిత్యే శ్రేష్ఠా అముత్రాముష్మిన్ లోకే హందేవ్యాన్ భోజా సందరాసం సత్యాహందేవ్యశుమాన్ భోజాసమగ్నేష్టగదోహం దేవ్యాయుష్మాన్ ప్రతిష్టాంగమేదమగ్నేరహముజ్జితి మనోజ్జం సోమస్యాహముజ్జితి మనోజ్జమగ్నేరహముజ్జితి మనోజ్జమగ్నే సోమజోరహముజ్జితి మనోజ్జమింద్రాగ్నిజోరహముజ్జితి మనోజ్జమింద్ర ్యాహముజ్జతి మనోజ్జేషం మహేంద్రస్యాహముజ్జతి మనోజ్జేషమగ్నేష్టగదోహముజ్జతి మనోజ్జేషం రాజస్యమాప్రసవేణోహ్రాభేణోగృహీర్ అథాసమగ్మాగుంజింద్రో మే నిగ్రాభేణాధనాగుం నగః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవాహమేవృథన్ అథా సమగ్నామింద్రాగ్నే విశోచేదాన్యస్తా ఏ మా అగ్మన్నాశుశోదోహకామాంద్రవంతో వనామహే సుక్షేమహి ప్రజామిషం రోహిణేనత్వాగ్నిర్దేవతాంగమయతు హరిభ్యాంద్రేంద్రో దేవతాంగమయభేదశేన త్వాసూర్యో దేవతాంగమయతు విజయముంచామి రసనావిధస్మేన విజోభ్రాజామి పరిసర్తనాది సప్తాకస్మా సుద్రవిణయ్యచ్చ భద్రం వృణో బ్రూతాభ్యాం దేవతాసు విష్ణోహశ్రయ్యోరహం దేవజ్జయాజ్ఞేన ప్రతిష్టాంగమే జగం సోమస్యాహం దేవజ్జయా సురేతారేతోషేదత్తస్తురహం దేవజ్జయా పశూనాగం రూపం కుషేజం దేవానాం పత్నీరగ్నిర్గ్రహపదర్జ్ఞస్య మిశనం తజోరహం దేవజ్జయా మిశురేణ ప్రభోదాసం వేదోసి విత్తిరసి విజయజకర్మాసి కరుణమసి క్రియాజకం సరిరసి సలితాసి సనేలం ఘతమంతం గురాజినగం రాజస్పాటకం సహస్రిణం వేదోదాతు వాజినం ఆప్యాయతాం సువాసితేన యజ్ఞం ప్రతిదేవయద్భ్యః సూర్యాజామోధో దిత్యా ఉపస్థ ఉల్భాలా పృథివీ యజ్ఞ అస్మిన్ ప్రజాపదేర్విభాన్నామ లోకస్తస్మిగ్యస్వాదధామి సహ యజమానే నమదసి సమ్మే భూయాః సర్వమసి సర్వం మే భూయాః పూర్ణమసి పూర్ణం మే భూయాః అక్షతమసి మామే క్షేష్ఠాః ప్రాచ్యాన్ దిశి దేవాదిద్విషో మార్జయంతాం దక్షిణాయాన్ దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రదేశ్యాన్ దిశి గృహాః పశవో మార్జయంతాం పవోషోపనస్పతలో మార్జయంతాభోర్భాజాశిలగ్నస్తంబత్సరో యజ్ఞపజర్మార్జయంతాం విష్ణాక్రమాసుమాజిహాకారేణ సందసారసేమన విక్రమేణ భక్తస్వయం విష్ణాక్రమాస్తిశస్తిహాస్తుభేన సందసాంతరిక్షమన విక్రమేణ భక్తస్వయం విష్ణా విష్ణాక్రమాస్వరాజే ఛందసాదిపమను విక్రమే నిర్భద్ధ స్వయం దుష్మా క్రమాదశత్రోదో శుభేణ ఛందసాదిశోన విక్రమే నిర్భగ్రస్వయం ధుష్మ అగన్మసుభస్వదగన్మ సందృశస్తే వాచత్సిగత్తే తపస్తస్మై దేవాక్షుభోరశ్రేష్టోరస్మీ నామా దుర్ధా అస్యాజుం మేధేహి వర్చోఘా అసి వర్చోమయుధేహేదమహమమం భాదిమ్యమాభ్యో దిభ్యోస్తే దివోస్మాదంతరిక్షాధస్తే పృథివ్యా అస్మాదన్నాద్యాన్ నిర్భజామి నిర్భక్తస్తగన్ ధృష్మ సంజోదిషా భోమేంద్రే మామృతమన్వావర్తే సమహం వదజా సంమయా ప్రజాతమహగో రాజస్వోష న సంమయా రాజస్వోష సమిద్ధో అగ్నే మేదేహితమే ధ్యాతే అగ్నే దేవ్యాసం వసుమాన యజ్ఞవశేలాంధోజా సమగ్నయోగం శివవధ ఆశువోర్ధమిషన ఆరేవాధస్వదుత్సునా అగ్నే పవస్వస్వ అస్మే వచ్చస్వీర్యం దశ కోషగం రజం వదే అగ్నే గృహపదే సుగృహపతిరహం పదా గృహపతినా భోజాశకం సుగృహపతిర్మయాం గృహపతినా భోజాశతకం హిమాస్తామాసుషమాశాశయతం తపే జ్యోతిష్మదేంద్రా మాసుషమాశాశయపస్మే జ్యోతిష్మదే కస్వాయునగ్నిసత్వామిమంచే వ్రతపదే వ్రతమజాయుషం తదశకం తన్మే రాజిజ్ఞోమభోవస ఆపభోవస ప్రజ్ఞే సమావృధే స దేవానామధిపదర్మభోమసో అస్మాకం అధిపతేం కరోమపదజోరేనామాగం అగ్నేమిమాగం అశ్వే యజ్ఞో నృవత్సఖాసదమిద ప్రమృశ్యరావాగం దేశో అసుర ప్రజావా దీర్ఘో రజిష్ణసుభుద్ధస్వభావాన్. యథా వై సమృత సోమా దేవం వాజయతే సమృతజ్ఞాగద్గదిశపూర్ణమాసౌకస్య వాహదేవాజమానవహోనాయజమానాయో వై దేవత పూర్వ పరిగృహాది సదనాశ్వభోగజత చేతన్వై దేవానామాయతనయ్యదాహవనీయోంతరాగ్నే పశూనాంగారిహ పత్యో మనుష్యాణామన్ జపజనస్పితృణాగ్ని గృహాదిస్వదేవాయతనే దేవత పరిగృహాదిదాశ్వభూతేజతేవతేనమేధ్యోగర్భతపదం బ్రాహ్మణో వ్రతవ్రతముపైష్యం రోజాదగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి అగ్నిర్మై దేవానా వ్రతపజస్తస్మాదేవ ప్రతి ప్రోచ్య వ్రతమాలభతే బలిషా పూర్ణమాసే వ్రతముపైతి వైశ్రైరమావాస్యాజామేతజ్జేతజో రాజతనముపస్థేర్జః పూర్వశ్చాగ్నిరపరశ్చేద్యాహుర్మనుష్యా ఇన్వా ఉపస్థీర్ణమిచ్ఛంది కిము దేవాన్నవావసానముపాస్మిన్ స్వయక్ష్యమాణే దేవతాపసంధియ దేవం విద్వానగ్నిమవస్త్రణాదిజమానేన గ్రామ్యాశ్చ వశవో వలుధ్యా ఆరణ్యాశ్చ గ్రామ్యానవసతిన గ్రామ్యానవరుధేదారణ్యశ్యాశ్నాదిదేనారణ్యానియజనా స్వానుపవసేదేవ్యదారణ్యశ్యాశ్నాదీంద్రియం వారణ్యమింద్రియమేవాత్మన్ధత్వేగదనా స్వానుభవసే క్షోదకస్యాద్యరస్నీయాద్రుద్రోస్త పశోరభిమన్యే దావోష్ణాదిమన్యే వాసితం క్షోభుగో భవతి నాస్య రుద్ర పశోనభిమన్యతే వజ్రో వై యజ్ఞ క్షుత్ఖలు వై మనుష్యస్యోజనాశ్వానుభవసతి వజ్రేణైవ సాక్షాక్షుతం భ్రాతృజగం హంతి యో వై శ్రద్ధామనారభ్యయజ్ఞేన జతేనాశ్రేష్టాశ్రద్ధతే ప్రణయతి శ్రద్ధావశ్రద్ధామేవారభ్యయజ్ఞేన గజత ఉభయేవ మనుష్యాశ్రాశ్రద్ధతే తదాహులదివాదేతమత్రేదం దివాచం మనో వా వైతానాదినేదం దేది మనసా ప్రణయతేజం వై మనో నయ వై నా ప్రణయత్యస్కన్నహవిర్భవతి జదేవం వై యజ్ఞాయుధాని సంభరతి యజ్ఞో వై యజ్ఞాయుధాని యజ్ఞమేవ తత్సంభరతి ఏకమేకం సంభరే పితృదేవత్యాని సృజత్సహ సర్వాణి మానుషాణి ద్వే ద్వే సంభరతి రాజ్యానువాక్యో దేవరూపం కరోత్యథోపి సునమేవ యో వై దశ యజ్ఞాయుధాని వేదముఖతోస్య కల్పతే కపాలాని చాగ్నిహోత్రహవణీ దశోర్పంచ కృష్ణాజలంచ సంజాచోరుకలంచ ముసలంచ దృఢచోపలాచయితాని వేదస యజ్ఞాయుధాని దేవం వేదముఖతోస్య యజ్ఞః కల్పతే యో వై దేవేభ్యః ప్రతిప్రాచ్య యజ్ఞేన యజతే జుషందేహస్య దేవాహవ్యగం హవిర్నిరుప్యమాణమభిమందలేదాగ్నిగుంభోదారమిహతగుంభపరితి దేవేభ్య దేవ ప్రతిప్రోచ్య యజ్ఞేన గజతే జుషందేహస్య దేవాహవ్యమేషమైయజ్ఞస్య గ్రహో గృహేత్వైవ యజ్ఞేన గజతే తదు దిత్వా వాచం యచ్చతి యజ్ఞస్య సత్యా అథో మనసామై ప్రజాపతిర్యజ్ఞమతనుతమనసైవ తద్యజ్ఞం తనుతే రక్షసామనం వవచారాజయో వై యజ్ఞం యోగరాగతే జునగ్విజంతే జుంజానేషుకస్త్వాజునగ్వి సత్వాజునగ్విత్యాహ ప్రజాపతిర్వైక ప్రజాపతినైవైనజ్ఞజంతే జుంజానేషు ప్రజాపతిర్యజ్ఞాన సజతాగ్నిహోత్రంచాగ్నిష్టోమం చ పౌర్ణమాసేంచోక్షంచామావాస్యాంచాదిరాత్రంచధానుతమిమేతజాపదగ్నిహోత్రమాసేత్తావానగ్నిష్టోమో జాపతే పౌర్ణమాసే తావానుక్ష్యోజావత్యమావాస్యాదావానతిరాత్రోజదేవం విద్వానగ్నిహోత్రం జుహోదజాపదగ్నిష్టోమేణోపాప్నోజితావదుపాప్నో జగదేవం విద్వాన్ పౌర్ణమాసేజతేజాపదుక్షేణోపాప్నోదితావదుపాప్నోదిగదేవం విద్వానమావాస్యాజతేజాపదతిరాత్రేణోపాప్నోదితావదుపాప్నోది పరమేక్షిణోపాదేశజ్ఞాగ్రహాసేత్రేణ స పరమాంగాష్ఠామగచ్చత్రేణ ప్రజాపతిం నిరవాసాయ జత్రేణ ప్రజాపతి పరమాంగాష్ఠామగచ్చత్రేణ నిరవాసాయత్రేణేంద్ర పరమాంగాక్షామగచ్చత్రేణాగ్నేషోమో నిరవాసాయత్రేణాగ్నేషోమో పరమాంగాక్షామగచ్చతాయ్యదేవం విద్వాన్ దర్శపూర్ణమాసో యజతే పరమామేవ కాక్షాంగచ్చతి యో వై ప్రజాదేవయజ్ఞేన నిజతే ప్రజాదశభిర్విషమేర్జాయతే ద్వాదశమాసాః సంవత్సరో ద్వాదశద్వంద్వాని దర్శపూర్ణమాసదోస్తాని సంవాద్యానీత్యాహుర్వత్సంచోపావసయత్యుఖాంశాధిశ్రయత్యవజహంతి ఋషదౌ చ సమాహంతి చవపదే కపాలాని చోపదధాది పురోడాసంచాధిశ్రయత్యాజ్యం చ స్తంభయజశ్చ హరత్యభిజ గృహ్ణాది వేదిం చ పరిగృహ్ణాది పత్నీం చ సన్నఖ్యతి ప్రాక్షణేశ్చాసాధిగత్యాజ్యం చైతాని వై ద్వాదశద్వంద్వాని దర్శపూర్ణమాసజోస్ స్థానిజదేవం సంపాద్య గజతే ప్రజాదే నైవ యజ్ఞేన గజతే ప్రజజా పశుభిర్మిథనైర్జాయతే ధ్రువోస ధ్రువోహగంస జాతేష భోజా సమిద్రాహ ధ్రువానేవైనాహం గురుత ఉగ్రోశుగ్రాహగంస జాతేష భోజా సమిద్రాహ ప్రతివాదిన ఏవైనాహం గురుదే విభోరస్ విభోరహగంస జాతేష భోజా సమిద్రాహ జేవైనం ప్రత్యుత్పిపేతముపాస్తే దునజ్మిత్వా బ్రహ్మణాదైనేత్యాహైషవా అగ్నేర్యోగస్థైనజ్ఞస్ వై సమృద్ధ దేవాస్వర్గం లోకమాయన యజ్ఞస్యర్ధ్యేనాసురాన్ పరాభావజనయన్మే అగ్నే అస్య యజ్ఞస్య నిష్యాదిత్యాహ యజ్ఞస్యైవ సమర్థేన యజమానస్వర్గం లోకమేతి యజ్ఞస్యర్ధ్యేన భ్రాతృజాన్ పరాభావయత్రగ్నిహోత్రమేతాభిరుజాహదేభిరుపసాదనేజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మైతాజాహృతజో యజ్ఞముఖదేవ బ్రహ్మ గురుదే సంవత్సరే పరిజాగ బ్రహ్మణ భగత సంవత్సరం పరిగృహాదిదర్శపోర్ణమాసౌ జాతం మాస్యాలపమానేతర్భిజాహృదేభిర్హవీగశ్యాసాదేముఖం వైదర్శపోర్ణమాసౌ జాతం మాస్యాబ్రహ్మేతృతజోజ్ఞముఖదేవ బ్రహ్మ గురుదే సంవత్సరే పరిజాగతేతాభిరేవాదాదే బ్రహ్మణ ఫలత సంవత్సరం పరిగృహాదియద్వైయజ్ఞస్తాయతేర్గచ్చదిశేర్గచ్చద్రాహ్మణో నాశేర్కేణ యజ్ఞేన విదతేతామిధేనేరనువక్ష్యేతృదే పురస్తాద్ధా బ్రహ్మైవ ప్రతిపదం కృతే తథా బ్రాహ్మణ సాశీర్కేణ యజ్ఞేన గజతేజంగామజే జగజమానం భ్రాతృజమస్తజ్ఞశ్యాశేర్గచ్చైతాహృదే పురోనువాక్యాయాద్రాతుర్యదేవ్యాపురోనువాక్యాద్రుయమేవాస్యజ్ఞశ్యాశేర్గచ్చదిజాన్గామజమానాన్ సమావత్యేనాశేర్గచ్చేతామేతృదే పురోనువాక్యాయాధ్వత్సదేకాధ్వత్సదేకాధ్యాజ్యాది పురస్తాదేకాధ్వత్సదేకాంతసైనాన్ సమావతిగచ్చతి యథా మే పర్జన్న సుభృష్టం వర్షద్యమయజ్ఞోజమానాయ వర్షతి స్థలజోదకం పరిగృహం జాశిఖాయజ్ఞం యజమాన పరిగృహాది మనోసి ప్రాజాభుజం మనసా మా భూతేనా విషేత్యాహ మనో మే ప్రాజాభుజం ప్రాజాపత్యో యజ్ఞో మనజేమయజ్ఞమాత్మం ధత్తే వాగస్యేంద్రియ సమధ్యక్షయనే వాచా మే ఇంద్రియేణా విషేత్యాహైంద్రియ వై వాగ్వాచమేవైంద్రియమాత్మన్ ధత్తే యో వై సప్తదశం ప్రజాపతి యజ్ఞమన్వాజత్తం వేద ప్రతిజ్ఞేన తిక్షతి నజ్ఞాధ్వగం శత ఆశ్రామయేది చతురక్షరమస్తు శ్రౌషది చతురక్షరయ్యజేద్యక్షరయ్యేజామహరిది పంచాక్షరం ద్వక్షరోపశక్కాదేశ వై సప్తదశ ప్రజాపతి యజ్ఞమన్వాజత్తో యజదేవం వేద ప్రతిజ్ఞేన తిష్టతి నజ్ఞాధ్వగం సతేజో వై యజ్ఞస్య ప్రాగణం ప్రతిష్టాముదగనం వేద ప్రతిష్ట ష్టేన యజ్ఞేన తగ్గస్థాంగ్రామయాస్తుశ్రౌషద్యమహేమషక్కారేదం వై యజ్ఞస్ ప్రాజనమేషా ప్రతిక్షైతదుదయనైన్యదేవం వేద ప్రతిష్టతేనారిష్టేన యజ్ఞేన సగ్గస్థాంగచ్చతి యో వై సోనృతాదీదోహం వేద దుహజే వైనాయజ్ఞో వై సోనృతాశ్రావజేత్ై ేజామహిత్యుపాసత్పషత్కారేణోరే సోదృతాజైతోహోజదేవం వేద దుహదేవైనాై సప్తమాసదేషాం దిశోదశ్యంతజయతామాద్రాం పంక్తిమపశ్యన్నాశ్రావజేతి పురో వాతమజనజన్నస్తు శ్రౌషణిత్యభ్రగం సమప్రావజనయజేతి విద్యుతమజనగనిజయజామహజతి ప్రావరిషజన్నభ్యస్తనజన్మషట్కారేణ తతో వైతేభ్యోదిశ ప్రాగం తనదేవం వేద ప్రాస్మేది సవ్యాగం వే ప్రజాపతిం గో వేద ప్రజాపతిస్వం వేదజం ప్రజాపతిర్వేద సపుణ్యాభవత్యేకమే ఛందస్య ప్రజాపతిరాశ్రామయాస్తు శ్రౌషజయజామహేమకారో యజేవం వేద పుణ్యాభవతి వసంతమృతూనా ప్రేణామేత్యాహర్తవో వై ప్రజాదారుతోనేవ ప్రేణాదిస్మే ప్రేతాయథా పూర్వం కల్పందే కల్పం స్మాతోజదేవం వేదాగ్నేశోమజోరహం దేవజ్జరా చక్షుష్మాన్ భోజా సమిత్యాహాగ్నేశోమాభ్యాం వై యజ్ఞశ్చక్షుష్మాంతాభ్యామేవ చక్షురాత్మన్ ధత్తేగ్నేరహం దేవజ్జరాన్నాదో భోజా సమిత్యాహాగ్నిర్వై దేవానామన్నాదస్తేనైవాన్నాద్యమాత్మన్ ధత్తే దభ్యదస్య దబ్ధో భోజా సమముందభేజమిత్యాహైతయా వేదభ్యాదేవా అసురాన దభ్రవంత దేవ్రాతుర్మిదన్నభ్రాద్యగ్నేశోమరోరహం దేవ జజ్జజావిత్రహాభోజా సమిత్యాహాగ్నేశోమాభ్యాం వాయుంద్రో విత్రమహంతాభ్యామేవ్రాతుర్మిజగ్రతృణదీంద్రాగ్నజోరహం దేవ జజ్జజేంద్రియావ్యన్నాదో భోజా సమిత్యాహేంద్రియావ్యేవా భవతి మహేంద్రస్యాహం దేవయజ్రజామానం మహిమానం గమేదమిత్యాహమేమానమేవమహిమానం గచ్చ ప్రజ్ఞే స్పష్టకృతోహం దేవయజ్రజాజుష్మాజ్ఞేన ప్రతిష్టాంగమేదమిత్యాహాజుదేవాత్మం ధత్తే ప్రతిజ్ఞేన తిష్టతి ఇంద్రం వా విశ్వదస్పరిహవామహేజనేభ్య అస్మాకమస్తు కేవల ఇంద్రం నరో నేమధితాహవంతే జత్వార్యాయునజతేధియస్తా శూరో నిషాదాశవశస్య కాన ఆగోమతిభజాత్మన్నః ఇంద్రియాణి శతక్రతో జాతే జనేషు పంచసు ఇంద్రతాణి దహావృణే అనుదేలాది మహగింద్రియాజ సత్రాతే విశ్వమనవృద్గ్రహత్యే అనుక్షత్రమనసహజత్రేంద్రదేవేభిరనుతే నృషస్యే ఆలస్మిన్ సప్తవాసవాస్తిష్ఠంతి స్వాదుహోరసా విహిర్హదీర్ఘశ్రుత్రమహింద్రస్ ఘర్మో అతిథిః ఆమాసపక్వమైరలాసోరుదగమురోహయో దివి ధర్మన్న సామంతపదాసు భక్తిభిర్జుష్టం గర్వణశే గిరః ఇంద్రమిద్యాథినో విహరింద్రమర్కేభిరక్కిణః ఇంద్రం వాణీరమోషదా గాయంద్రిద్వా గాయత్రిణోర్చ్యంతర్కమర్కిణః బ్రహ్మాణస్వాశతక్రతవద్వగుంశమిగజేమిరే అగుంభోముచే ప్రఫలే మామనీషామోషక్షదాన్నే సుమతింగృణానాః ఇదమింద్ర ప్రతిహ విజంగృపాగ సత్యాః సంతృషితమానస్య కామాః వివేషజన్మాధిషణాదిజానస్తవై పురాపార్యాజింద్రమన్నః అగుంభసోజత్ర పేపరద్యథానో నావే భజాంతముభజే హవంతే ప్రసంరాజం రథమధ్వరాణామగం హోముచం రథమయ్యజ్ఞయానా అపాన్నవారమశ్వినాహయంతమస్మిన్నరయం ద్విజం ధత్తమోజః వినయంద్రమృథో జయనేచాయచ్చపదం యతః అధస్పదంతమే గృహిజో అస్మాకం అభిదాసతి ఇంద్రక్షద్రమభివామమోజో జాయచారిణభజర్షణీనా అపాణజోజనమమిద్వయంతమురుం దేవేభ్యో అగృణోనులోకం నిర్వాణభేమష్ఠా పరాపదాజగామావరస్యాగం సగంశాజ పరిమింద్ర విద్మం విశబ్దోంతాభిమృధోనుదస్వ్రో నిమృధోనుదవిమిత్రస్ హనోరుజమిమిందామితో మిత్రస్భిదాసదారమింద్రమవిదారమింద్రగం హవే హవే శుభవగంశో రమింద్రం వేన శక్రం వరహోరమింద్రగ్రస్వస్తి రామఘవాధాంద్ర మాదే అశ్రాగం సహసా పన్పరిష్టావఘాజ భూమహనివ పరాజై రాజస్వనో వృకేభిర్వరోధైస్తవ ప్రజాస సూరిషు శ్యామ అనవస్వేన సమశ్వాగదక్షం ద్వష్టావజ్రం పురుహో తద్యుమంతం బ్రహ్మాణయింద్రం మహరంతో అర్కేణవర్ధజం నహ దేహం తవాపు విష్ణే వృషణా అర్కమర్జానింద్రగ్రావాణో అదిస్వోషాహ అనశ్వాసో దేవజోరథాయింద్రేషిభ్యవర్తం తదస్ ఓ